శ్రీమద్దేవీ నవరాత్రవ్రత విధానము. జనమేజయుడు శ్రీదేవి యొక్క పూజా విధానము, ఆరాధన, మంత్రజప హోమముల విధానము తెలుపుమని కోరగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. మొదట శుచిగా స్నానము చేయవలే, తెల్లని వస్త్రములు ధరింపవలెను. అలికిన చోట ఉత్తమాసనముపై కూర్చుని ఆచమనములు చేయవలెను. పూజాద్రవ్యములు సమకూర్చుకొనవలెను. ప్రాణాయామమునర్చి మాతృకాన్యాసము చేయవలే. పిమ్మట సంకల్పము చేసి ప్రాణప్రతిష్ఠ జరుపవలెను. తరువాత యథావిధిగా న్యాసములు చేయవలెను. ఒక రాగిరేకుపై మంచి గంధముతో ఆరు కోణముల యంత్రము వ్రాయవలెను. ఇట్లు వేదోక్తముగా శ్రీదేవిని పూజింపవలెను. నవాక్షర మంత్రమును నిరంతరము జపించవలయును. దశాంశ హోమము, దానిలో దశాంశము తర్పణము, దానిలో దశాంశము బ్రాహ్మణ భోజనము నిష్ఠతో జరుపవలెను. నిత్యము శ్రీదేవి చరిత్రత్రయము పఠించి దేవి విసర్జనము చేయవలెను. ఈ విధముగా దేవీ నవరాత్రములందు దేవీవ్రతమును ఆచరింపవలెను. శుభమును కోరువాడు చైత్రాశ్వయుజ మాసములలోని నవరాత్రములందు విధిగా ఉపవాసము చేయవలెను. పంచదార, నెయ్యి, తేనె కలిపిన పాయాసమును దేవీ మంత్రమునుచ్చరించుచు హోమము చేయవలెను. అష్టమి, నవమి, చతుర్దశులయందు బ్రాహ్మణ సంతర్పణము చేయవలెను. ఈ విధానముతో శ్రీదేవి వ్రతమాచరించినచో పేదవాడు ధనికుడగును, రోగి స్వస్థుడగును, ఆ పుత్రుడు సంతానవంతుడగును. ఇక నవరాత్రి విధానము వినుము. మొదట మండలాకారముగా శుద్ధి చేసిన చోట పూజాస్థానమేర్పరచుకొనవలెను. కలశస్థాపనము చేయవలెను. దానిపై దేవీ యంత్రముంచవలెను. కలశము క్రింద బియ్యము పోయవలెను. శ్రీదేవిని పూలమాలలతో అలంకరింపవలెను. ధూపదీపములు సమర్పింపవలెను. త్రికాలములందును పూజ చేయవలెను. స్తోత్ర పాఠ గీత వాద్యాదులతో దేవిని సేవింపవలెను. ఒక కన్యను యథావిధిగా పూజింపవలెను. చందన వస్త్రభూషణ భోజనములతో ఆమెను తృప్తిపరచవలెను. అష్టమి నాడు కాని నవమి నాడు కాని యథావిధిగా హోమమునర్చి బ్రాహ్మణ సంతర్పణమునర్చవలెను. శ్రీదేవి రాజవైశ్యులకు వరములిచ్చుట. సురధుడును రాజు వైశ్యుడును ముని వలన దేవి యొక్క ప్రభావమును విని భక్తితో కూడిన మనస్సు కలవారై శాంతిని పొందిరి. వారు మునికి నమస్కరించి, మహాత్మా, మా పూర్వ పుణ్యము వలన ఈ ఆశ్రమమునకు చేరగలిగితిమి. నీ దర్శన భాగ్యముచే మా దుఃఖము పటాపంచలైనది. మేము ధన్యులము, కృతార్థులము, పవిత్రులమునైతిమి. మాకు మంత్రోపదేశము మొనర్పుము. మేమిప్పుడు తీవ్రమగు తపస్సు చేయుదుము. భగవతిని కొల్చి ఆమె దర్శన భాగ్యము నొందెదము అని పలుకగా సమేధోముని ప్రీతుడై వారికి మంత్రోపదేశము చేసెను. వారొక నదీ తీరమున జపధ్యాన తత్పరులై శాంతచిత్తులై శ్రీదేవి చరిత్ర చదువుచు తీవ్రమైన తపస్సు చేయగా రెండేండ్లు గడచిన పిమ్మట స్వప్నములో దేవిని దర్శించిరి. శ్రీదేవి రాజును నీ కోరిక ఏమి అని ప్రశ్నించెను. అట్లే కోమటిని కూడా వరము కోరుకొనుమనను. రాజు, నా శత్రువులు నశించునట్లు నా రాజ్యము నాకు లభించునట్లు వరమిమ్మనను. దేవి, అట్లే యగును, నీవింటికి వెళ్ళుమనెను. పిమ్మట కోమటి నాకు సంసార బంధము తొలగి బ్రహ్మ జ్ఞానము పొందునట్లు వరమిమ్మనెను. దేవి, నీకు తప్పక బ్రహ్మ జ్ఞానము కలుగుననెను. ఇట్లు వారిరువురకు వరములిచ్చి దేవి అంతర్ధానమొందెను. అంతట రాజు మునికి నమస్కరించి ఆయన అనుమతితో గుర్రమెక్కి బయలుదేరెను. అప్పుడే అతని మంత్రులు ప్రజలు వచ్చి నీ రాజ్యము తిరుగుబాటు చేయువారెవ్వరును లేరు, నీ రాజ్యమును నీవు పాలింపుము అని పలికిరి. రాజు తన పట్టణమునకు వెళ్ళి చక్కగా రాజ్యపాలన మొనర్చునానందించెను. కోమటి జ్ఞానమును పొంది ముక్త సంగుడాయెను అని సూతుడు శౌనకాది మునులకు చెప్పినని వ్యాసుడు జనమేజయునకు తెలిపెను. షష్ఠ స్కంధము. త్రిశిరసుని తపశ్చరణము. సూతుడు, ఇంద్ర వృతాసురులకు వైరకారణమును తెలుపుదునని ఇట్లు చెప్పనారంభించెను. త్వష్ట ప్రజాపతి మహాతపస్వి సురశ్రేష్ఠుడు దేవకార్య నిర్వాహకుడు, అతడు నేర్పరి అయిన అమరశిల్పి. అతడింద్రునిపై గల పగ వలన త్రిశురసుడు విశ్వరూపుడును పేర్లు కుమారులను కనెను. త్రిశిరసుడు తన మూడు ముఖములలో ఒక ముఖముతో వేద పఠనము, వేరొక ముఖముతో సురాపానము, మరొక ముఖముతో దిక్కులతో పరికించుటను చేయుచుండెను. అతడు భోగములు వదిలి తీవ్రమైన తపస్సు చేయసాగెను. ఇంద్రుడు అతని ఘోర తపమును చూచి తన పదవిని కోరునేమో అని దుఃఖితుడయ్యెను. మరియు నీ త్రిశిరసుడు పెరిగి పెరిగి నన్ను చంపవచ్చునని అతని తపస్సునకు భంగము కలిగింప ప్రయత్నించెను. అతనిని కామమోహితుని చేయుటకు ఊర్వశి, రంభ, ఘృతాచి, తిలోత్తమలను పిలిచి నా శత్రువు ఇంద్ర పదవిని కోరి తపస్సు చేయుచున్నాడు, మీరతని వద్దకు వెళ్ళి తపోభంగ మొనర్పవలెనని ఆదేశించెను. అంతట నా దేవ వేశ్యలు త్రిశురుని వద్దకు వెళ్ళి తమ నృత్యగీత విలాపాదులతో అతనిని ఆకర్షింప ప్రయత్నం చేసిరి. కాని అతడు కన్నెత్తి చూడలేదు. కొన్ని దినములు ప్రయత్నించి తమ ప్రయత్నము నెరవేరక తిరిగి స్వర్గమునకు పోయిరి. వారు చేతులు జోడించి, మహారాజా, మా శక్తి కొలది ప్రయత్నించితిమి, కాని అతనిని చలింప చేయలేకపోతిమి. అతడు శపించుకుండుట మా అదృష్టమని విన్నవించిరి. ఇంద్రుడు వారిని పంపి త్రిశిరసుని చంపుటకు ఉపాయము ఆలోచించెను. ఇంద్రుడు ఐరావతమునెక్కి త్రిశిరోముని వద్దకు వచ్చెను. ముని ధ్యాన నిమగ్నుడైయుండెను. ఇంద్రుడు తన వజ్రాయుధమును వానిపై ప్రయోగించెను. ముని క్రిందపడి మరణించెను. ఇంద్రుడు మునిని చంపి స్వర్గమునకు వెళ్ళెను. చనిపోయినను తేజశాలిగా కనబడుచున్న మునిని చూచి ఇంద్రుడు వడ్రంగిని పిలిచి ఆ ముని తల తెగొట్టమని పలికెను. అతడందుల కంగీకరింపలేదు. అంతట నీకు యజ్ఞ భాగమునిచ్చెదనని యాస చూపినందున వడ్రంగి ఆ ముని మూడు తలలను నరికి వైచెను. వడ్రంగి యజ్ఞ భాగమును అందుకొనెను.